بسم الله الرحمن الرحيم سبح لله ما في السماوات وما في الأرض وهو العزيز الحكيم هو الذي أخرج الذين كفروا من أهل الكتاب من ديارهم لأول الحشر ما ظننتم أن يخرجوا وظنوا أنهم مانعتهم حصونهم من الله فأتاهم الله من حيث لم يحتسبوا وقذف في قلوبهم الرعب يخربون بيوتهم بأيديهم وأيدي المؤمنين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లానే స్తుతిస్తోంది. ఆయనే సర్వాధికుడు వివేకవంతుడూను. ఆయనే గ్రంథ ప్రజలలోని తిరస్కారులను మొదటి దెబ్బలోనే వారి గృహాల నుండి వెంటివేశాడు. వారు వెళ్లిపోతారని మీరు ఏమాత్రం ఊహించి ఉండలేదు. వారు కూడా తమను అల్లా నుండి తమ కోటలు రక్షిస్తాయని భావించారు. కాని అల్లాహ్ వారిపైకి వారు ఊహించని దిశ నుండి వచ్చాడు. ఆయన వారి హృదయాలలో బెదురు పుట్టించాడు. తత్ఫలితంగా వారు తమ ఇళ్లను తమ చేతులారా కూడా నాశనం చేసుకున్నారు. విశ్వాసుల చేతుల ద్వారా కూడా నాశనం చేయించుకున్నారు. కనుక కళ్ళున్న ప్రజలారా గుణపాఠం నేర్చుకోండి. ولهم في الآخرة عذاب النار ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاق الله فإن الله شديد العقاب وكويلا الله దేశ బహిష్కార విషయాన్ని వారి నొసట వ్రాసి ఉండకపోతే ప్రపంచంలోనే ఆయన వారిని శిక్షించి ఉండేవాడు. పరలోకములో వారి కొరకు నరక శిక్ష ఉండనే ఉంది. వారు అల్లాను ఆయన ప్రవక్తను వ్యతిరేకించినందువల్లనే ఇదంతా జరిగింది. అల్లాను ఎవడు వ్యతిరేకించినా వాడిని అల్లాహ్ చాలా కఠినంగా శిక్షిస్తాడు. ما قطعتم من لينة أو تركتموها قائمة على أصولها فبإذن الله وليخزي الفاسقين మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్లపై యథాతథంగా ఉండనిచ్చారో ఇదంతా అల్లా ఆజ్ఞతోనే జరిగింది. అల్లాహ్ ఈ ఆజ్ఞను దుర్మార్గులను అవమానపరిచేందుకు ఇచ్చాడు. ولكن الله يسلط رسله على من يشاء والله على كل شيء قدير ما أفاء الله على رسوله من أهل القرى فلله وللرسول ولذي القربى واليتامى والمساكين وابن السبيل كي لا يكون دولة بين الأغنياء منكم وما آتاكم الرسول فخذوه وما نهاكم عنه فانتهوا واتقوا الله إن الله شديد العقاب يا أصلنا الله వారి అధీనములో నుండి తీసుకుని